గలి రే మొర చుంకు చు మహా చలి రే మొర గులాపి గలి రే మొర చుంకు చు మహా చలి రే పుల్టీ దేఖలి నై దేలు చోహరా గలి రే మొర చుంకు చు మహా చలి రే మొర గులాపి గలి రే మొర చుంకు చు మహా చలి రే పులకా గల నోనీ తోర కుచకుచియా బల రే నోనీ కుచకుచియా బల నోనీ తోర కుచకుచియా బాల్ బల మా కిచు బసనా తెలు రే కొరి దేలా కుమాల్ అరే పులకా గల నోనీ తోర కుచకుచియా బల రే నోనీ కుచకుచియా బల నోనీ తోర కుచకుచియా బాల్ বালে মাকি চু বাসনা তেলরে করি দেলা কমা মোর মন খুঁজুছে মনর জুলি দেবে দেবু ন ধরা গুলাপি গালি রে মোর চুমকু চু মহা চালি রে মোর গুলাপি গালি রে মোর চুমকু চু মহা চালি রে গালি রে মোর চুমকু চু মহা চালি রে মোর গুলাপি গালি রে মোর চুমকু চু মহা চালি রে